అథ కృష్ణయజుర్వేదే క్రమపాఠే చతుర్థకాండే సప్తమః ప్రశ్నః ప్రారంభః అగ్నా విష్ణో సజోషసా అగ్నా విష్ణో ఇత్యగ్నా విష్ణో సజోషసేమాః సజోషసేతి సజోషసా ఇమావర్ధంతో వర్ధంతో వాహం వాంగిరః గిర ఇతి గిరః జిమ్నైర్వాజేభిః వాజేభిరా ఆగతం గతమితి గతం వాజశ్చ చమే మే ప్రసవః ప్రసవశ్చ ప్రసవైతి ప్రాసవః చమే మే ప్రయతిః ప్రయతిశ్చ ప్రయతిరితి ప్రాయతిః చమే మే ప్రసితిః ప్రసితిశ్చ ప్రసితిరితి ప్రాసితిః చమే మే ధీతిః ధీతిశ్చ చమే మే క్రతుః క్రతుశ్చ చమే మే స్వరః స్వరశ్చ చమే మే శ్లోకః శ్లోకశ్చ చమే మే శ్రావః శ్రావశ్చ చమే మే శ్రుతిః శ్రుతిశ్చ చమే మే జ్యోతిః జ్యోతిశ్చ చమే మే సువః సువశ్చ చమే మే ప్రాణః ప్రాణశ్చ ప్రాణ ఇతి ప్రాణః చమే మే పానః అపానశ్చ అపాన ఇత్యపానః చమే మే వ్యానః వ్యానశ్చ వ్యాన ఇతి వీఅనః చమే మే సుః అసుశ్చ చమే మే చిత్తం చిత్తం చ చమే మా ఆధీతం ఆధీతం చ ఆధీతమిత్యాధీతం చమే మే వాక్ వాక్ చ చమే మే మనః మనశ్చ చమే మే చక్షుః చక్షుశ్చ చమే మే శ్రోత్రం శ్రోత్రం చ చమే మే దక్షః దక్షశ్చ చమే మే బలం బలం చ చమే మా ఓజః ఓజశ్చ చమే మే సహః సహశ్చ చమే మా ఆయుః ఆయుశ్చ చమే మే జరా జరా చ చమే మహాత్మా ఆత్మా చ చమే మే తనోః తనోశ్చ చమే మే శర్మ శర్మ చ చమే మే వర్మ వర్మ చ చమే మే అంగాని అంగాని చ చమే మే స్థాని అస్థాని చ చమే మే పరోగుంషి పరోగుంషి చ చమే మే శరీరాణి శరీరాణి చ చమే మయితి మే జ్యేష్ఠ్యం చ చమే మహాధిపత్యం ఆధిపత్యం చ ఆధిపత్యమిత్యాధిపత్యం చమే మే మన్యుః మన్యుశ్చ చమే మే భామః భామశ్చ చమే మేమః అమశ్చ చమే మేంభః అంభశ్చ చమే మే జేమా జేమా చ చమే మే మహిమా మహిమా చ చమే మే వరిమా వరిమా చ చమే మే ప్రథిమా ప్రథిమా చ చమే మే వర్ష్మా వర్ష్మా చ చమే మే ద్రాఘుయా ద్రాఘుయా చ చమే మే వృద్ధం వృద్ధం చ చమే మే వృద్ధిః వృద్ధిశ్చ చమే మే సత్యం సత్యం చ చమే మే శ్రద్ధా శ్రద్ధా చ శ్రద్ధేతి శ్రద్ధా చమే మే జగత్ జగచ్చ చమే మే ధనం ధనం చ చమే మే వశః వశశ్చ చమే మే త్విషిః త్విషిశ్చ చమే మే క్రీడా క్రీడా చ చమే మే మోదః మోదశ్చ చమే మే జాతం జాతం చ చమే మే జనిష్యమాణం జనిష్యమాణం చ చమే మే సూక్తం సూక్తం చ సూక్తమితి సూక్తం చమే మే సుకృతం సుకృతం చ సుకృతమితి సుకృతం చమే మే విత్తం విత్తం చ చమే మే వేద్యం వేద్యం చ చమే మే భూతం భూతం చ చమే మే భవిష్యత్ భవిష్యత్ చ చమే మే సుగం సుగం చ సుగమితి సుగం చమే మే సుపథం సుపథం చ సుపథమితి సుపథం చమే మరుద్ధం రుద్ధం చ చమే మరుద్ధిః రుద్ధిశ్చ చమే మే క్లుప్తం క్లుప్తం చ చమే మే క్లుప్తిః క్లుప్తిశ్చ చమే మే మతిః మతిశ్చ చమే మే సుమతిః సుమతిశ్చ సుమతిరితి సుమతిః చమే మయితి మే శం చ చమే మే మయః మయశ్చ చమే మే ప్రియం ప్రియం చ చమే మేనుకామః అనుకామశ్చ అనుకామ ఇత్యనుకామః చమే మే కామః కామశ్చ చమే మే సౌమనసః సౌమనసశ్చ చమే మే భద్రం భద్రం చ చమే మే శ్రేయః శ్రేయశ్చ చమే మే వస్యః వస్యశ్చ చమే మే యశః యశశ్చ చ మే మే భగః భగశ్చ చ మే మే ద్రవిణం ద్రవిణం చ చ మే మే యంతా యంతా చ చ మే మే ధర్తా ధర్తా చ చ మే మే క్షేమః క్షేమశ్చ చ మే మే ధృతిః ధృతిశ్చ చ మే మే విశ్వం విశ్వం చ చ మే మే మహః మహశ్చ చ మే మే సంవిద్ సంవిచ్చ సంవిదితి సంవిద్ చ మే మే జ్ఞాత్రం జ్ఞాత్రం చ చ మే మే సూః సూశ్చ చ మే మే ప్రసూః ప్రసూశ్చ ప్రసూరితి ప్రాసూః చ మే మే శీలం శీలం చ చ మే మే లయః లయశ్చ చ మే మృతం మృతం చ చ మే మే మృతం అమృతం చ చ మే మే యక్ష్మం అయక్ష్మం చ చ మే మే నామయత్ అనామయచ్చ చ మే మే జీవాతుః జీవాతుశ్చ చ మే మే దీర్ఘాయుత్వం దీర్ఘాయుత్వం చ దీర్ఘాయుత్వమితి దీర్ఘాయుత్వం చ మే మే నమిత్రం అనమిత్రం చ చ మే మే భయం అభయం చ చ మే మే సుఖం సుఖం చ సుఖమితి సుఖం చ మే మే శయనం శయనం చ చ మే మే సూషా సూషా చ సూషేతి సూషా చ మే మే సుదినం సుదినం చ సుదినమితి సుదినం చ మే మలితి మే ఊర్చ చ మే మే సోనృతా సోనృతా చ చ మే మే పయ పయశ్చ చ మే మే రసః రసశ్చ చ మే మే ఘృతం ఘృతం చ చ మే మే మధు మధు చ చ మే మే సగ్ధిః సగ్ధిశ్చ చ మే మే సపీతిః సపీతిశ్చ సపీతిరితి సా ప్రీతిః చ మే మే కృషిః కృషిశ్చ చ మే మే వృష్టిః వృష్టిశ్చ చ మే మే జైత్రం జైత్రం చ చ మే ఔద్భిద్యం ఔద్భిద్యం చ ఔద్భిద్యమిద్యోదర్భిద్యం చ మే మే రయిః రయిశ్చ చ మే మే రాయః రాజశ్చ చ మే మే పుష్టం పుష్టం చ చ మే మే పుష్టిః పుష్టిశ్చ చ మే మే విభు విభు చ విభ్విది విభు చ మే మే ప్రభు ప్రభు చ ప్రభుజితి ప్రాభు చ మే మే బహు బహు చ చ మే మే భూయః భూయశ్చ చ మే మే పూర్ణం పూర్ణం చ చ మే మే పూర్ణతరం పూర్ణతరం చ పూర్ణతరమిది పూర్ణాతరం చ మే మే క్షితిః అక్షితిశ్చ చ మే మే కూజవాః కూజవాశ్చ చ మే మేన్నం అన్నం చ చ మే మే క్షుత్ అక్షుచ్చ చ మే మే వ్రీహయః వ్రీహయశ్చ చ మే మే యవాహ యవాహశ్చ చ మే మే మాషాహ మాషాహశ్చ చ మే మే తులాహ తులాహశ్చ చ మే మే ముద్గాహ ముద్గాశ్చ చ మే మే ఖల్వాహ ఖల్వాహశ్చ చ మే మే గోధూమాహ గోధూమాశ్చ చ మే మే మసురాహ మసురాహశ్చ చ మే మే ప్రియంగవః ప్రియంగవశ్చ చ మే మే నవః అనవశ్చ చ మే మే శ్యామాకాహ శ్యామాకాశ్చ చ మే మే నీవారాహ నీవారాహశ్చ చ మే మాలితి మే అశ్మా చ చ మే మే మృత్తికా మృత్తికా చ చ మే మే గిరయః గిరయశ్చ చ మే మే పర్వతాః పర్వతాశ్చ చ మే మే సికతాః సికతాశ్చ చ మే మే వనస్పతయః వనస్పతయశ్చ చ మే మే హిరణ్యం హిరణ్యం చ చ మే మే యః అయశ్చ చ మే మే సీసం సీసం చ చ మే మే త్రపు త్రపుశ్చ చ మే మే శ్యామం శ్యామం చ చ మే మే లోహం లోహం చ చ మే మే అగ్నిః అగ్నిశ్చ చ మే ఆపః ఆపశ్చ చ మే మే వీరుధః వీరుధశ్చ చ మే ఔషధయః ఔషధయశ్చ చ మే మే కృష్ణపత్యం కృష్ణపత్యం చ కృష్ణపత్యమిది కృష్ణాపత్యం చ మే మే కృష్ణపత్యం అకృష్ణపత్యం చ అకృష్ణపత్యమిది కృష్ణాపత్యం చ మే మే గ్రామ్యాః రామ్యాశ్చ చ మే మే ప్రసవః ప్రసవః ఆరణ్యాః ఆరణ్యాశ్చ చ యజ్ఞేన యజ్ఞేన కృత్వంతాం కల్పంతాం విత్తం విత్తం చ చ మే మే విత్తిః విత్తిశ్చ చ మే మే భూతం భూతం చ చ మే మే భూతిః భూతిశ్చ చ మే మే వసు వసు చ చ మే మే వసతిః వసతిశ్చ చ మే మే కర్మ కర్మ చ చ మే మే శక్తిః శక్తిశ్చ చ మే మే అర్థః అర్థశ్చ చ మే మయేమః ఏమశ్చ చమే మ ఇతిశ్చ చమే మే గతి గతిశ్చ చమే మ ఇది మే అగ్నిశ్చ చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే సోమ సోమశ్చ చమే మహీంద్ర ఇంద్రశ్చ చమే మే సవిత సవిత చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే సరస్వతీ సరస్వతీ చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే పూషా పూషా చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే బృహస్పతి బృహస్పతిశ్చ చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే మిత్ర మిత్రశ్చ చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే వరుణ వరుణశ్చ చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే త్వష్టా త్వష్టా చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే ధాతా చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే విష్ణు విష్ణుశ్చ చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మేష్వినౌ అశ్వినౌ చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే మరుత మరుతశ్చ చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే విశ్వే విశ్వే చమే మే దేవాః దేవా ఇంద్ర ఇంద్రశ్చ చమే మే పృథివీ పృథివీ చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మేంతరిక్షం అంతరిక్షం చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే ద్యౌః ద్యౌశ్చ చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే దిశః దిశశ్చ చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే మూర్ధా మూర్ధా చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మే ప్రజాపతి ప్రజాపతిశ్చ ప్రజాపతిరితి ప్రజాపతి చమే మ ఇంద్ర ఇంద్రశ్చ చమే మయితి మే రపుంశుశ్చ చమే మే రశ్మి రశ్మిశ్చ చమే మేదాభ్య అదాభ్యశ్చ చమే మేధిపతి అధిపతిశ్చ అధిపతిరిధిపతి చమే మ ఉపాగుంశు ఉపాగుంశుశ్చ ఉపాగుంశురిపాగుంశు చమే మేంతర్యామ అంతర్యామశ్చ అంతర్యామ ఇత్యంత యామ చమే మహైంద్రవాయవ ఐంద్రవాయవశ్చ ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ చమే మయ మైత్రావరుణ మైత్రావరుణశ్చ మైత్రావరుణ ఇది మైత్రావరుణ చమే మహాశ్విన ఆశ్వినశ్చ చమే మే ప్రతిప్రస్థాన ప్రతిప్రస్థానశ్చ ప్రతిప్రస్థాన ఇది ప్రతిప్రస్థాన చమే మే శుక్ర శుక్రశ్చ చమే మే మంథీ మంథీ చమే మహాగ్రయణ ఆగ్రయణశ్చ చమే మే వైశ్వదేవ వైశ్వదేవశ్చ వైశ్వదేవ ఇది వైశ్వదేవ చమే మే ధ్రువ ధ్రువశ్చ చమే మే వైశ్వానర వైశ్వానరశ్చ చమే మరుదుగ్రహా ఋతుగ్రహాశ్చ ఋతుగ్రహాగ్రహా చమే మేదిగ్రాహ్యా అతిగ్రాహ్యాశ్చ అతిగ్రాహ్యా ఇతిగ్రాహ్యా చమే మహైంద్రాగ్న ఐంద్రాగ్నశ్చ ఐంద్రాగ్న ఇంద్రాగ్న చమే మే వైశ్వదేవ వైశ్వదేవశ్చ వైశ్వదేవ ఇది వైశ్వదేవ చమే మే మరుత్మదీయా మరుత్మదీయాశ్చ చమే మే మాహేంద్ర మాహేంద్రశ్చ మాహేంద్ర ఇది మహా ఇంద్ర చమే మహాదిత్య ఆదిత్యశ్చ చమే మే సావిత్ర సావిత్రశ్చ చమే మే సారస్వత సారస్వతశ్చ చమే మే పౌష్ణ పౌష్ణశ్చ చమే మే పాత్నీవర పాత్నీవరశ్చ పాత్నీవత ఇది పాత్నీవర చమే మే హారియోజన హారియోజనశ్చ హారియోజన ఇది హారియోజన చమే మహితి మే విధ్వశ్చ చమే మే బర్హి బర్హిశ్చ చమే మే వేది వేదిశ్చ చమే మే ధిష్ణ్యా ధిష్ణ్యాశ్చ చమే మే సృత సృతశ్చ చమే మే చమసా చమసాశ్చ చమే మే గ్రావాణ గ్రావాణశ్చ చమే మే స్వరవ స్వరవశ్చ చమే మ ఉపరవా ఉపరవాశ్చ ఉపరవా ఇత్యుపారవా చమే మేధిశమణే అధిశమణే చ అధిశమణే ఇత్యధిశమణే చమే మే ద్రోణకలశ ద్రోణకలశ్చ ద్రోణకలశ ఇది ద్రోణకలశ చమే మే వాయువ్యాని వాయువ్యాని చ చ మే మే పూతభృత్ పూతభృచ్చ పూతభృదితి పూతాభృత్ చ మే మాధవనీయ ఆధవనీయశ్చ ఆధవనీయైత్యాధవనీయ చ మే మాగ్నేయుద్ధం ఆగ్నేయుద్ధం చ ఆగ్నేయుద్ధమిత్యాగ్నేయుద్ధం చ మే మే హవిర్ధానం హవిర్ధానం చ హవిర్ధానమితి హవిధానం చ మే మే గృహా గృహాశ్చ చ మే మే సద సదశ్చ చ మే మే పురోడాశా పురోడాశాశ్చ చ మే మే పచతా పచతాశ్చ చ మే మే బభృథ అబభృథశ్చ అబభృథ ఇత్యవభృథ చ మే మే స్వగాకార స్వగాకారశ్చ స్వగాకార ఇది స్వగాకార చ మే మలిది మే అగ్నిశ్చ చ మే మే ఘర్మ ఘర్మశ్చ చ మే మేర్క అర్కశ్చ చ మే మే సూర్య సూర్యశ్చ చ మే మే ప్రాణ ప్రాణశ్చ ప్రాణ ఇది ప్రాణ చ మే మేష్మేధ అశ్వమేధశ్చ అశ్వమేధ ఇత్యశ్వమేధ చ మే మే పృథివీ పృథివీ చ మే మేదితి అదితిష్ట చ మే మేదితి దితిష్ట చ మే మే ద్యౌః ద్యౌశ్చ చ మే మే శక్వరీ శక్వరీరంగులయ అంగులజ్యోతిష విశశ్చ చ మే మే యజ్ఞేన యజ్ఞేన కల్పంతాం కల్పంతాం ఋక్ ఋక్చ చ మే మే సామ సామ చ మే మే స్తోమ స్తోమశ్చ చ మే మే యజు యజుశ్చ చ మే మే దీక్షా దీక్షా చ మే మే తప తపశ్చ చ మే మా ఋతు ఋతుశ్చ చ మే మే వ్రతం వ్రతం చ మే మే హోరాత్రయోః అహోరాత్రయోర్వృష్ట్యా అహోరాత్రయోరిత్యహ రాత్రయోః వృష్ట్యా బృహద్రసందరే బృహద్రసందరే చ బృహద్రసందరే ఇది బృహద్రసందరే చ మే మే యజ్ఞేన యజ్ఞేన కల్పేతాం కల్పేతామితి కల్పేతాం గర్భాశ్చ చ మే మే వత్సాః వత్సాశ్చ చ మే మే త్యవిః త్యవిశ్చ త్యవిరిది త్రి అవిః చ మే మే త్యవీ త్యవీ చ త్యవీది త్రి అవీ చ మే మే నిత్యవాడ్ నిత్యవాడ్చ నిత్యవాడిది నిత్యావాడ్ చ మే మే నిత్యౌహీ నిత్యౌహీ చ మే మే పంచావిః పంచావిశ్చ పంచావిరిది పంచావిః చ మే మే పంచావీ పంచావీ చ పంచావీతి పంచ అవీ చ మే మే త్రివత్సః త్రివత్సశ్చ త్రివత్స ఇది త్రివత్సః చ మే మే త్రివత్సా త్రివత్సా చ త్రివత్సేది త్రివత్సా చ మే మే తుర్యవాడ్ తుర్యవాడ్చ తుర్యవాడితి తుర్యావాడ్ చ మే మే తుర్యౌహీ తుర్యౌహీ చ మే మే పష్ఠవాద్ పష్ఠవాచ పష్ఠవాదితి పష్ఠావాద్ చ మే మే పష్ఠౌహీ పష్ఠౌహీ చ మే మముక్షా ముక్షా చ మే మే వశా వశా చ మే మా ఋషభ ఋషభశ్చ చ మే మే వేహత్ వేహచ్చ చ మే మే నడ్వాన్ అనడ్వాన్ చ మే మే ధేనుః ధేనుశ్చ చ మే మహాయుః ఆయుర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం ప్రాణ ప్రాణో యజ్ఞేన ప్రాణ ఇది ప్రాణ యజ్ఞేన కల్పతాం కల్పతామపాన అపానో యజ్ఞేన అపానైత్యవాన యజ్ఞేన కల్పతాం కల్పతాం జ్ఞాన జ్ఞానో యజ్ఞేన జ్ఞాన ఇది వీరన యజ్ఞేన కల్పతాం కల్పతాం చక్షుః చక్షుర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతామి శ్రోత్రం శ్రోత్రం యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం మనః మనో యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం వాగ్ వాగ్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతామాత్మా ఆత్మాయజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం యజ్ఞః యజ్ఞో యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతామితి కల్పతాం ఏకా చ మే మే తిస్రః తిస్రశ్చ చ మే మే పంచ పంచ చ మే మే సప్త సప్త చ మే మే నవ నవ చ మే మేకాదశ ఏకాదశ చ మే మే త్రయోదశ త్రయోదశ చ త్రయోదశేది త్రయోదశ చ మే మే పంచదశ పంచదశ చ పంచదశేది పంచాదశ చ మే మే సప్తదశ సప్తదశ చ సప్తదశేది సప్తాదశ చ మే మే నవదశ నవదశ చ నవదశేది నవదశ చ మే మేక వింశతిః ఏక వింశతిశ్చ ఏక వింశతిరిత్యేక వింశతిః చ మే మే త్రయో వింశతిః త్రయో వింశతిశ్చ త్రయో వింశతిరిది త్రయః వింశతిః చ మే మే పంచ వింశతిః పంచవిపుంసతిశ పంచవిపుంసతిరితి పంచావిపుంసతి తమే మే సప్త విపుంసతి సప్త విపుంసతి సప్తవిపుంసతిరితి సప్తావిపుంసతి తమే మే నవ విపుంసతి నవ విపుంసతి నవ విపుంసతిరితి నవావిపుంసతి తమే మయేకత్రిపుంసత్ ఏకత్రిపుంసచ్చ ఏకత్రిపుంసతిత్యేకాత్రిపుంసత్ తమే మే త్రయస్త్రిపుంసత్ త్రయస్త్రిపుంసచ్చ త్రయస్త్రిపుంసతిరి త్రయస్త్రిపుంసత్ తమే మే చతస్రః చతస్రశ్చ తమే మేష్టౌ అష్టౌ చ తమే మే ద్వాదశ ద్వాదశ చ తమే మే షోడశ షోడశ చ తమే మే విపుంసతిః విపుంసతిశ్చ తమే మే చతుర్విపుంసతిః చతుర్విపుంసతిశ్చ చతుర్విపుంసతిరితి చతుః విపుంసతిః తమే మేష్టావిపుంసతిః అష్టావిపుంసతిశ్చ అష్టావిపుంసతిరిత్యష్టావిపుంసతిః తమే మే ద్వాత్రిపుంసత్ ద్వాత్రిపుంసచ్చ తమే మే షట్రిపుంసత్ షట్రిపుంసచ్చ షట్రిపుంసతిరి షట్రిపుంసత్ తమే మే చత్వారిపుంసత్ చత్వారిపుంసచ్చ తమే మే చతుశ్చత్వారిపుంసత్ చతుశ్చత్వారిపుంసచ్చ చతుశ్చత్వారిపుంసతిరి చతుశ్చత్వారిపుంసత్ తమే మేష్టాచత్వారిపుంసత్ అష్టాచత్వారిపుంసచ్చ అష్టాచత్వారిపుంసతిరిద్దష్టాచత్వారిపుంసత్ తమే మే వాజః వాజశ్చ ప్రసవః ప్రసవశ్చ ప్రసవైతి ప్రాసవః చాబిజః అబిజశ్చ అబిజైత్యబీజః చక్రతుః క్రతుశ్చ చసువః సువశ్చ చమూర్ధా మూర్ధా చ చవ్యష్ణియః యష్ణియశ్చ యష్ణియ ఇది వి అష్ణియః సాంధ్యాయనః ఆంధ్యాయనశ్చ సాంధ్యః పంచశ్చ చ భౌవనః భౌవనశ్చ చ భువనః భువనశ్చ చాధిపతిః అధిపతిశ్చ అధిపతిరిత్యధిపతిః చేతి చ వాజోనః సప్త సప్త ప్రతిశః ప్రతిశశ్చతస్రః ప్రతిశ ఇది ప్రాతిశః చతస్రో వా పరావతః పరావత ఇది పరావతః వాజోనః నో విశ్వైః విశ్వైర్దేవైః దేవైర్ధనసాతౌ ధనసాతావిహ ధనసాతావిత ధనసాతౌ ఇహావతు అవతిరిత్యవతు విశ్వే అద్య అద్య మరుతః మరుతో విశ్వే విశ్వభూతీ ఊతే విశ్వే విశ్వే భవంతు భవంతగ్నయః అగ్నయ సమిద్ధాః సమిద్ధాః సమిద్ధాః విశ్వేనః నో దేవాః దేవా అవసా అవసా ఆగమంతు గమంతు విశ్వం విశ్వవస్తు అస్తు ద్రవిణం ద్రవిణం వాజః వాజో అస్మే అస్మే ఇత్యస్మే వాజస్య ప్రసవం ప్రసవం దేవాః ప్రసవమిది ప్రాసవం దేవారథైః రథైర్యాత యాత హిరణ్యైః హిరణ్యైరిది హిరణ్యైః అగ్నిరింద్రః ఇంద్రో బృహస్పతిః బృహస్పతిర్మరుదః మరుతః సోమపీతయే సోమపీతయ ఇది సోమాపీతయే వాజే వాజేవత వాజే వాజయితి వాజే వాజే అవత వాజినః వాజినో నః మధనేషు ధనేషు విప్రాః విప్రా అమృతాః అమృతారతజ్ఞాః రతజ్ఞా ఇత్రితాజ్ఞాః అస్య మధ్వః మధ్వః పిబత పిబత మాదయధ్వం మాదయధ్వం తృప్తాః తృప్తా జాత జాత పథిభిః పథిభిర్దేవయానైః పథిభిరితి పథిభిః దేవయానైరితి దేవయానైః వాజః పురస్తాత్ పురస్తాదుత ఉత మధ్యతః మధ్యతో నః నో వాజః వాజో దేవాన్ ఏవాగుం ఋతుభిః ఋతుభిః కల్పయాతి ఋతుభిరిద్రుతోభిః కల్పయాతీతి కల్పయాతి వాజస్య హి హి ప్రసవః ప్రసవో నన్నమీతి ప్రసవైతి ప్రాసవః అన్నమేతి విశ్వాః విశ్వాశాః ఆశా వాజపతిః వాజపతిర్భవేయం వాజపతిరితి వాజాపతిః భవేయమితి భవేయం పయః పృథివ్యాం పృథివ్యాం పయః పయ ఔషధేషు ఔషధేషు పయః పయో దివి దివ్యంతరిక్షే అంతరిక్షే పయః పయోధాం ధామితి ధాం పయస్వతే ప్రతిశః ప్రతిశః సంతు ప్రతిశ ఇది ప్రాతిశః సంతు మహ్యం మహ్యమితి మహ్యం సమ్మా మా సజామి సజామి పయసా పయసా కృతేన కృతేన సమ్ సమ్మా మా సజామి సజామ్యపః అప ఓషధీభిః ఓషధీభిరిత్యోషధీభిః సోహం అహం వాజం వాజగం సమేయం సమేయమన్యే అగ్న ఇత్యగ్నే నక్తోషా సా సమనసా సమనసా విరూపే సమనసేతి సా మనసా విరూపే ధాపయేతే విరూపే ఇతి విరూపే ధాపయేతే శిశుం ధాపయేతే ఇతి ధాపయేతే శిశుమేకం ఏకగం సమీచీ సమీచీ ఇది సమీచీ యావా క్షామ క్షామా రుక్మః రుక్మో అంత అంతర్వి విభాతి భాతి దేవా దేవా అగ్ని అగ్నిం ధారయన్ ధారయన్ ద్రవిణోదా ద్రవిణోదాది ద్రవిణ దా సముద్రోసి అసి నభస్వాన్ నభస్వానార్ద్రదాను ఆర్ద్రదాను శంభో ఆర్ద్రదానురిద్యార్ద్రదాను శంభోర్మయోభూ శంభోరితి శంభో మయోభూరభి మయోభూరితి మయభూ అభిమా మా వాహి వాహి స్వాహా స్వాహా మారుత మారుతోసి అసి మరుతాహం మరుతాంగణ శంభో శంభోర్మయోభూ శంభోరితి శంభో మయోభూరభి మయోభూరితి మయభూ అభిమా మా వాహి వాహి స్వాహా స్వాహా వస్యు అవస్యురసి అసి దువస్వాన్ దువస్వాన్ శంభో శంభోర్మయోభూ శంభోరితి శంభో మయోభూరభి మయోభూరితి మయభూ అభిమా మా వాహి వాహి స్వాహా స్వాహేతి స్వాహా అగ్నిమి ఇనజ్మి శవసా శవసా ఘతేన ఘతేన దివ్యం దివ్యగం సుపర్ణం సుపర్ణం మయసా సుపర్ణమిది సోపర్ణం మయసా బృహంతం బృహంతమిది బృహంతం తేన వయమ్ వయమ్ పదేమ పదేమ బ్రధ్నస్ విష్టపం విష్టపగం సువ సువోరుహాణా రుహాణా అధి అధినాకే నాక ఉత్తమే ఉత్తమయుద్యుతమే ఇమౌ తే పక్షౌ పక్షావజరౌ అజరౌ పదత్రిణ పదత్రిణోయాభ్యాం యాభ్యాగం రక్షాగుంసి రక్షాగస్య పహగుంసి అపహగుంసిగ్నే అపహగుంసీత్యపహగుంసి అగ్నైత్యగ్నే తాభ్యాం పదేమ పదేమ సుకృతాం సుకృతాము సుకృతామితి సుకృతాం లోకం లోకం యత్ర యత్ర ఋషయ ఋషయ ప్రథమజా ప్రథమజాయే ప్రథమజా ఇది ప్రథమజా ఏ పురాణా పురాణా ఇది పురాణా చిదసి అసి సముద్రయోని సముద్రయోనిరిందు సముద్రయోనిరి సముద్రాయోని ఇంద్రదక్ష దక్షేన శేన ఋతావా ఋతావే త్రితావా హిరణ్యపక్ష శకున హిరణ్యపక్ష ఇది హిరణ్యాపక్ష శకునో భరణ్యో భరణ్యుర్మహాన్ మహాన్ సధస్థే సధస్థే ధ్రువ సధస్థ ఇది సధాస్థే ధ్రువ ఆ నిషత్త నిషత్త ఇది నీసత్త నమస్తే తే అసు అస్తు మా హిగుంసీ హిగుంసీర్విశ్వస్య విశ్వస్య మూర్ధన్ మూర్ధన్నధి అధితిష్ఠతి తిష్ఠతి శ్రిత శ్రిత ఇది శ్రిత సముద్రే తే హృదయం హృదయమంత అంతరాయు ఆయుర్ద్యావా పృథివీ ద్యావా పృథివీ భువనేషు ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ భువనేష్వర్పితే అర్పితే ఇత్యర్పితే ఉద్గోదత్త దత్తోదధిం ఉదధిం భింద ఉదధిమిత్యుదాధిం భింద ఇవ ఇవ పర్జన్యాత్ పర్జన్యాదంతరిక్షాత్ అంతరిక్షాత్ పృథివ్యా పృథివ్యాస్తత తో నః మావృష్ట్యా వృష్ట్యావత అవతేత్యవత దివో మూర్ధా మూర్ధాసి అసి పృథివ్యా పృథివ్యానాభి నాభిరూర్క్ ఊర్గవాం అపామౌషధీనాం ఓషధీనామిత్యోషధీనాం విశ్వాయుశర్మ విశ్వాయురితి విశ్వ ఆయు శర్మ సప్రథాః సప్రథామ సప్రథా ఇది సా ప్రథాః నమస్పథే పథ ఇది పథే ఏన ఋషయః ఋషయస్తపసా తపసా సత్రం సత్రమాసత ఆసతేంధానాః ఇంధానా అగ్నిం అగ్నిం సువః సువరాభరంతః ఆభరంత ఇత్యాభరంతః తస్మిన్నహం అహన్ని నిదధే దే నాకే నాకే అగ్ని అగ్నిమేతం ఏతయ్యం యమాహు ఆహుర్మనవ మనవ స్తీర్ణబరిహిషం స్తీర్ణబరిహిషమిది స్తీర్ణాబరిహిషం తం పత్నీభి పత్నీభిరను అనుగచ్చేమ గచ్చేమ దేవా దేవా పుత్రై పుత్రైర్భ్రాతృభి భ్రాతృభిరుత భ్రాతృభిర్విభ్రాతృభి ఉత వాహిరణ్యై హిరణ్యైరి హిరణ్యై నాకం గృహానా గృహానాకృతృతే సుకృతేతి సుకృతే తృతీయే తృతీయే పృష్ఠే పృష్ఠే అధి అధిరోచనే రోచనే దివ దివ ఇది దివ ఆ వాచ వాచో మధ్యం మధ్యమరుహద్ అరుహద్భురణ్యు భురణ్యురయమ్ అయమగ్ని అగ్ని సత్పతి సత్పతిశ్చేకితాన సత్పతిరితి సత్పతి చేకితాన ఇది చేకితాన పృష్ఠే పృథివ్యా పృథివ్యా నిహిత నిహితో దవిద్యుత నిహిత ఇది నిహిత దవిద్యుతదధస్పదం అధస్పదం కృణుతే అధస్పదమిత్యథ పదం కృణుతే ఏ పృథన్యవ పృథన్యవ ఇది పృథన్యవ అయమగ్ని అగ్నిర్వీరతమ వీరతమో వయోధా వీరతమైతి వీరాతమ వయోధా సహశ్రియ వయోధా ఇది వయహాధా సహశ్రియో దీప్యతాం దీప్యతామప్రయుచ్ఛన్ అప్రయుచ్ఛన్నిత్యప్రాయుచ్ఛన్ విభ్రాజమాన శరీరస్య విభ్రాజమాన ఇది విభ్రాజమాన శరీరస్య మధ్యే మధ్య ఉప ఉప ప్రయాత యాత దివ్యాని దివ్యాని ధామ ధామేది ధామ సంప్ర ప్రత్యవధ్వం చవధ్వమను అనుసం సంప్ర ప్రయాత జాతాగ్నే అగ్నే పథ అథో దేవజానాన్ దేవజానాన్ కృణధ్వం దేవజానానితి దేవాజానాన్ కృణధ్వమితి కృణధ్వం అస్మిన్ సధస్థే సధస్థే అధి సధస్థ ఇది సధాస్థే అధ్యుత్తరస్మిన్ ఉత్తరస్మిన్ విశ్వే ఉత్తరస్మిన్నిత్యుదరస్మిన్ విశ్వే దేవాః దేవాయజమానః యజమానశ్చ చ సీదత సీదతేతి సీదత ఏనా సహస్రం సహస్రం వహసి వహసి ఏన ఏనాగ్నే అగ్నే సర్వవేదసం సర్వవేదసమితి సర్వావేదసం తేనేమం ఇమం యజ్ఞం యజ్ఞం నః నోమః మహదేవజాన దేవజానోయ దేవజానైతి దేవాజాన య ఉత్తమ ఉత్తమ ఇత్యుదోత్తమ ఉద్బుద్ధ్యస్వ బుద్ధ్యస్వాగ్నే అగ్నే ప్రతి ప్రతిజాగృహి జాగృహ్యేనం ఏనమిష్టాపూర్తే ఇష్టాపూర్తే సం ఇష్టాపూర్తే ఇతి ఇష్టాపూర్తే సగం సుజేథాం సుజేథామయం అయం చేతి చ పునః కృణ్వన్ కృణ్వద్స్వా పితరం ఇతరం యువానం యువానమన్వాదాగుంసీత్ అన్వాదాగుంసీత్యి అన్వాదాగుంసీదిత్యను ఆదాగుంసీత్ త్వయి తంతుం తంతుమేతం ఏతమిత్యేతం అయంతే తేజోనిః యోనిర్ఋత్వియః ఋత్వియోయతః యతో జాతః జాతో అరోచథాః అరోచథా ఇత్యరోచథాః తం జానన్ జానన్నగ్నే అగ్నా ఆరోహ రోహాథ అథానః నోమర్ధయ వర్ధయా రయిం రయిమితి రయిం మమాగ్నే అగ్నే వర్చ వర్చో విహవేషు విహవేష్వస్తు విహవేష్విది విహవేషు అస్తు వయమ్ వయమ్ త్వేంధానా ఇంధానాస్తనువం తనువం వృషేమ వృషేమేది వృషేమ మహ్యం నమంతాం నమంతాం ప్రదిశ ప్రదిశశ్చతస్రః ప్రదిశైతి ప్రాదిశ చతస్రస్త్వయా త్వయాధ్యక్షేణ అధ్యక్షేణ పృతనా అధ్యక్షేణేత్యధీయక్షేణ పృతనా జయేమ జయేమేతి జయేమ మమ దేవాః దేవా విహవే విహవే సంతు విహవ ఇతి విహవే సంతు సర్వే సర్వ ఇంద్రావంతః ఇంద్రావంతో మరుతః ఇంద్రావంత ఇతి ఇంద్రావంతః మరుతో విష్ణుః విష్ణురగ్నిః అగ్నిరిత్యగ్నిః మమ అంతరిక్షం అంతరిక్షమురు ఉరుగోపం గోపమస్తు అస్తు మహ్యం మహ్యం వాతః వాతః పవతాం పవతాం కామే కామే అస్మిన్ అస్మిన్నిత్యస్మిన్ మయి దేవాః దేవాద్రవిణం ద్రవిణమా ఆయజంతాం యజంతాం మయి మయి ఆశీః ఆశీరస్తు ఆశీరిత్యాశీః అస్తు మయి మయి దేవహూతిః దేవహూతిరితి దేవాహూతిః దైవ్యాహోతారా హోతారావనిషంత అరిషంత పూర్వే పూర్వేరిష్టాః అరిష్టా శ్యామ శ్యామ తనువా తనువా సువీరాః సువీరా ఇది సువీరాః మహ్యం యజంతు యజంతు మమ మమ యాని యాని హవ్యా హవ్యాకూతిః ఆకూతిః సత్యా ఆకూతిరిత్యాకూతిః సత్యా మనసః మనసో మే మే అస్తు అస్త్విత్యస్తు ఏ నో మా మాని నిగాం గాం కథమత్ కథమచ్చన చనాహం అహం విశ్వే విశ్వే దేవాసః దేవాసో అధి అధివోచత ఓచతా మే మయితి మే దేవీర్షడుర్వీః షడుర్వీరురు షడుర్వీరితి షడుర్వీః పూర్ణః నః కృణోత కృణోత విశ్వే విశ్వే దేవాసః దేవాస ఇహ ఇహ వీరయుధ్వం వీరయుధ్వమితి వీరయుధ్వం మాహాస్మహి హాస్మహి ప్రజయా ప్రజయామా ప్రజయేతి ప్రాజయా మా తనోభిః తనోభిర్మా మా రథామ రథామ ద్విషతే ద్విషతే సోమ సోమరాజన్ రాజన్నితి రాజన్ అగ్నిర్మన్యుం మన్యుం ప్రతినుదన్ ప్రతినుదన్ పురస్తాద్ ప్రతినుదన్నితి ప్రతినుదన్ పురస్తాదరద్ధః అరద్ధో గోపాః గోపాః పరి గోపా ఇది గోపాః పరిపాహి పాహినః నాస్త్వాం త్వమిది త్వం ప్రత్యంచోయంతో యంతు నిగుతః నిగుతః పునః నిగుత ఇతి నిగుతః పునస్తే తే మా అమైషాం ఏషాం చిత్తం చిత్తం ప్రబుధా ప్రబుధావి ప్రబుధేతి ప్రాబుధా వినేషత్ నేషదితి నేషత్ ధాతా ధాతృణాం ధాతృణాం భువనస్య భువనస్య యః యస్పతిః పతిర్దేవం దేవగం సవితారం సవితారమభిమాదిశాహం అభిమాదిశాహమిత్యభిమాతి సాహం ఇమం యజ్ఞం యజ్ఞమశ్వినా అశ్వినోభా ఉభా బృహస్పతిః బృహస్పతిర్దేవాః దేవాః పాంతు పాంతు యజమానం యజమానం న్యర్థాద్ న్యర్థాదితి అర్థాద్ రువ్యచానః రువ్యచా ఇత్యరువ్యచాః మమ మహిషః మహిషః శర్మ శర్మ యగుంసత్ యగుంసదస్మిన్ అస్మిన్ హవే హవే పురుహూతః పురుహూతః పురుక్షు పురుహూత ఇతి పురుహూతః పురుక్షితి పురుక్షు సనః నః ప్రజాయై ప్రజాయై హర్యశ్వ ప్రజాయై ప్రజాయై హర్యశ్వ మృడయ హర్యశ్వేది హరి అశ్వ మృడయేంద్ర ఇంద్రమా మానః నో రీరిషః రీరిషో మా మా పరాః పరాధాః దా ఇతి దాః ఏనః నః సపత్నాః సపత్నా అప ఆపాతే తే భవందో భవంద్రింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యామవ ఇంద్రాగ్నిభ్యామితి ఇంద్రాగ్నిభ్యాం అవబాధామహే బాధామహే తాన్ పానితి తాన్ వసవో రుద్రాః రుద్రాదిత్యాః ఆదిత్యా ఉపరిస్పృశం ఉపరిస్పృశం మా ఉపరిస్పృశమిత్యుపరిస్పృశం మోగ్రం ఉగ్రం చేత్తారం చేత్తారమధిరాజం అధిరాజమక్రన్ అధిరాజమిత్యధిరాజం అక్రన్నిత్యక్రన్ అర్వాంచమింద్రం ఇంద్రమముదః అముతో హవామహే హవామహేయః యో భోజిత్ భోజిద్ధనజిత్ భోజిదిది భోజిత్ ధనజిదశ్వజిత్ ధనజిదిది ధనజిత్ అశ్వజిద్యః అశ్వజిదిత్యశ్వజిత్ య ఇతి యః ఇమన్నః మమ యజ్ఞం యజ్ఞం విహవే విహవే జుషస్వ విహవ ఇతి విహవే జుషస్వాస్య అస్య కుర్మః కుర్మో హరివః హరివో మేదినం హరివ ఇతి హరివః మేదినం త్వా త్వేతి త్వా అగ్నేర్మన్వే మన్వే ప్రథమస్య ప్రథమస్య ప్రచేతసః ప్రచేతసోయం ప్రచేతస ఇది ప్రాచేతసః యం పాంచజన్యం పాంచజన్యం బహవః పాంచజన్యమిది పాంచజన్యం బహవస్స విందతే సమింధత ఇది సం ఇంధతే విశ్వస్యాం విషి విషి ప్రవిశివాగుంసం ప్రవిశివాగుంసమీమహే ప్రవిశివాగుంసమిది ప్రవిశివాగుంసం ఈమహే సహ సనః వాముంచతు ముంచత్వగుంహస అగుంహస ఇత్యగుంహస యస్యేదం ఇదం ప్రాణం ప్రాణం నిమిషత్ ప్రాణదిది ప్రాణత్ నిమిషద్యత్ నిమిషదితి నిమిషత్ యదేజతి ఏజతి యస్య యస్య జాతం జాతం జనమానం జనమానం చ కేవలం కేవలమిది కేవలం సౌమ్యగ్నిం అగ్నిన్నాథితః నాథితో జోహవీమి జోహవీమి సహ సనః ద్వముంచతు ముంచత్వగుంహసః అగుంహస ఇత్యగుంహసః ఇంద్రస్య మన్యే మన్యే ప్రథమస్య ప్రథమస్య ప్రచేతసః ప్రచేతసో వృత్రఘ్నః ప్రచేతస ఇది ప్రాచేతసః వృత్రఘ్న స్తోమాః వృత్రఘ్న ఇది వృత్రాఘ్నః స్తోమా ఉప ఉపమా మాముపాగుః ఉపాగురిత్యుప ఆగుః యో దాశుషః దాశుషః సుకృతః సుకృతో హవం సుకృత ఇది సుకృతః హవముప ఉపగంతాః గంతాసః సనః మాముంచతు ముంచత్వగుంహసః అగుంహస ఇత్యగుంహసః యః సంగ్రామం సంగ్రామం నయతి సంగ్రామమిది సంగ్రామం నయతి సం సంవశీ వశీ యుధే యుధేయః యః పుష్టాని పుష్టాని సగుంసృజతి సగుంసృజతి త్రయాణి సగుంసృజతీతి సంసృజతి త్రయాణీతి త్రయాణి స్తోమీంద్రం ఇంద్రం నాథితః నాథితో జోహవీమి జోహవీమి సహ సనః మాముంచతు ముంచత్వగుంహసః అగుంహస ఇత్యగుంహసః మన్వే వాం వాం మిత్రావరుణాః మిత్రావరుణా తస్య మిత్రావరుణేతి మిత్రావరుణాః తస్య విత్తం విత్తగం సత్యౌజసా సత్యౌజసా దృగుంహణా సత్యౌజసేది సత్యావోజసా దృగుంహణాయం యన్నుదేథే నుదేథే ఇది నుదేథే యా రాజానం రాజానగం సరథం సరథం యాథః సరథమిది సారథం యాథ ఉగ్రా ఉగ్రాతా తానః మోముంచతం ముంచతమాగసః ఆగస ఇత్యాగసః యో వాం వాగుం రథః రథ రుజురశ్మిః రుజురశ్మిస్సత్యధర్మా రుజురశ్మిరిత్రిజోరశ్మిః సత్యధర్మా మిథు సత్యధర్మేది సత్యాధర్మా మిథుశ్చరంతం శరంతముపయాతి ఉపయాతి దూషయన్ ఉపయాతీత్యుపాయాతి దూషయన్నితి దూషయన్ సౌమి మిత్రావరుణ మిత్రావరుణానాసిత మిత్రావరుణేతి మిత్రావరుణ నాథితో జోహవీమి జోహవీమితౌ కౌన వాముంచతం ముంచతమాగస ఆగస ఇత్యాగస వాయోస్ సవితు సవితుర్విదథాని విదథాని మన్మహే మన్మహేయ యావా ఆత్మన్వద్ ఆత్మన్వద్ బిభృత ఆత్మన్వదిత్యాత్మన్వద్ బిభృతో యౌ యౌ చ రక్షత రక్షత ఇది రక్షత యౌ విశ్వస్య విశ్వస్య పరిభూ పరిభూవభూవతు పరిభూ ఇది పరిభూ అభూవతుస్తౌ తౌన వాముంచతం ముంచతమాగస ఆగస ఇత్యాగస ఉపశ్రేష్టాః శ్రేష్టానః న ఆశిషః ఆశిషో దేవయోః ఆశిష ఇత్యాశిషః దేవయోర్ధర్మే ధర్మే అస్థిరన్ అస్థిరన్ నిత్యస్థిరన్ సౌమి వాయుం వాయుం సవితారం సవితారం నాథితః నాథితో జోహవీమి జోహవీమితౌ తౌనః వాముంచతం ముంచతమాగసః ఆగస ఇత్యాగసః రథీతమో రథీనాం రథీతమావితి రథీతమో రథీనామహ్వే అహ్వభూతయే ఊతయే శుభం శుభం గమిష్ఠౌ గమిష్ఠౌ స్వయమేభిః స్వయమేభిరశ్వైః స్వయమేభిరితి సూయమేభిః అశ్వైరిత్యశ్వైః యజోర్వాం వాం దేవౌ దేవౌ దేవేషు దేవేష్వనిషితం అనిషితమోజః అనిషితమిత్యనీషితం ఓజస్తౌ తౌనః వాముంచతం ముంచతమాగసః ఆగస ఇత్యాగసః యదయాతం అయాతం వహతుం వహతుం సూర్యాయాః సూర్యాయాః త్రిచక్రేణ త్రిచక్రేణ సపుంసదం త్రిచక్రేణేతి త్రిచక్రేణ సపుంసదమిచ్ఛమానౌ సపుంసదమితి సాంసదం ఇచ్ఛమానాభితీచ్ఛమానౌ స్తౌమి దేవౌ దేవావశ్వినౌ అశ్వినౌ నాథితః నాథితో జోహవీమి జోహవీమితౌ తౌనః వాముంచతం ముంచతమాగసః ఆగస ఇత్యాగసః మరుతాం మన్వే మన్వే అధి అధినః నోబ్రువంతు బ్రువంతు ప్రేమాం ఇమాం వాచం వాచం విశ్వాం విశ్వామవంతు అవంతు విశ్వే విశ్వైతి విశ్వే ఆశోనుభవే ఉభే సూయమాన్ సూయమానూతయే సూయమానితి సూయమాన్ ఊతయేతే తేన నో ముంచంతు ముంచంత్వేన సహ ఏన స ఇత్యేన సహ తిగ్మమాయుధం ఆయుధం వీడితం వీడితం సహస్వత్ సహస్వద్దివ్యం దివ్యగం శర్ధ శర్ధ పృతనాసు పృతనాసు జిష్ణు జిష్ణురి జిష్ణు స్తౌమి దేవాన్ దేవాన్ మరుత మరుతో నాథితః నాథితో జోహవీమి జోహవీమితే తేన వాముంచంతు ముంచంతేన సహ తేన స ఇత్యేన సహ దేవానాహం మన్వే మన్వే అధి అధినః నో బ్రువంతు బ్రువంతు ప్రేమాం ఇమాం వాచం వాచం విశ్వాం విశ్వామవంతు అవంతు విశ్వే విశ్వైతి విశ్వే ఆశోనుభవే ఉభే సుయమాన్ సుయమానూతయే సుయమానితి సూయమాన్ ఊతయేతే తేన వాముంచంతు ముంచంత్వేన సహ ఏన స ఇత్యేన సహ యదిదం ఇదం మాభిశోచతి అభిశోచతి పౌరుషేయేణ అభిశోచతీత్యభిశోచతి పౌరుషేయేణ దైవ్యేన దైవ్యేనేతి దైవ్యేన స్తౌమి విశ్వాన్ విశ్వాన్ దేవాన్ దేవాన్నాథితః నాథితో జోహవీమి జోహవీమితే తేన వాముంచంతు ముంచంత్వేన సహ ఏన స ఇత్యేన సహ అనునః నోద్య అద్యానుమతిః అనుమతిరను అనుమతిరిత్యనుమతిః ఇదనుమత్ ఇదనుమతే అనుమతే త్వం అనుమత ఇత్యనుమతే త్వం వైశ్వానరః వైశ్వానరో నః నవూత్యా ఊత్యా పృష్టః పృష్టో దివి దివీది దివి యే అప్రథేతాం యే ఇది యే అప్రథేతామమితేభిః అమితేభిరోజోభిః ఓజోభిర్యే ఓజోభిరిత్యోజహాభిః యే ప్రతిష్టే యే ఇది యే ప్రతిష్టే అభవతాం ప్రతిష్టే ఇది ప్రతిష్టే అభవతాం వసూనాం వసూనామిది వసూనాం స్తౌమి ద్యావా పృథివీ ద్యావా పృథివీ నాథితః ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ నాథితో జోహవీమి జోహవీమితే తేన తే ఇది తే వాముంచతం ముంచతమగుంహసః అగుంహస ఇత్యగుంహసః ఉర్వీ రోదసీ ఉర్వీ ఇత్యుర్వీ రోదసీ వరివః రోదసీ ఇది రోదసీ పరివః కృణోతం కృణోతం క్షేత్రస్య క్షేత్రస్య పత్నీ పత్నీ అధి పత్నీ ఇది పత్నీ అధినః నో బ్రూయాతం బ్రూయాతమితి బ్రూయాతం సౌమిద్యావాపృథివీ ద్యావాపృథివీ నాథితః ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ నాథితో జోహవీమి జోహవీమి తే తేన తే ఇది తే నో ముంచతం ముంచతమగుంహస అగుంహస ఇత్యగుంహస యత్తే తే వయమ్ అయమ్ పురుషత్రా పురుషత్రాయ విష్ఠ పురుషత్రేతి పురుషాత్రా యవిష్ఠా విద్వాగుంస అవిద్వాగుంసశ్చక్రమ చక్రమాగత్ కచ్చన చనాగ ఆగ ఇత్యాగ కృధీసు స్వస్మాన్ అస్మాగుం అదితే అదితేరనాగా అనాగావి ఏనాగుంసి ఏనాగుంసి శిశ్రథ శిశ్రథో విశ్వగ విశ్వగగ్నే అగ్న ఇత్యగ్నే యథాహ హదర్ తద్వసవ వసవో గౌర్యం గౌర్యంచిత్ చిత్పది పదిషితాం సితామముంచత అముంచతాయజత్రాః యజత్రా ఇది యజత్రాః ఏవా త్వం త్వమస్మద్ అస్మత్ప్ర ప్రముంచ ముంచావి వ్యగుంహః అగుంహః ప్ర ప్రాతారి అతార్యగ్నే అగ్నే ప్రతరాం ప్రతరాన్నః ప్రతరామిది ప్రాతరాం న ఆయుః ఆయురిత్యాయుః ఓం చతుర్థకాండే సప్తమః ప్రశ్నః సమాప్తః చతుర్థకాండం చ సంపూర్ణం.